సుకుని హితోపదేశము యుద్ధకాండ 4వ సర్గా రామోనుమానుష సాక్షాది నారాయణ పరః సీతా సాక్షాగద్ధేతుశ్చిచ్ఛక్తి జగదాత్మి కాతాభ్యామేవ సముత్పన్నం జగత్స్థావర జంగమం తస్మాద్ రామశ్చ సీతా చ జగజస్తా స్థూషశ్చత పితరౌ పృథివీ పాలతయోత్వరీ కథం భవేత్ అజానతాత్వయా సీతా జగన్మాతైవ జానకీ క్షణనాశిని సంసారే శరీరే క్షణభంగురే పంచభూతాత్మకే రాజశ్చతుర్వింశతి తత్వకే మలమాం స్త్రీ దుర్గంధ భూయిషే అహం కృతాలయే కైవస్థా వ్యతిరిక్తస్య కాయే తవ జడాత్మకే నలభే నలభే ఒక్క నలభే రెండు నలభే మూడు నలభే నాలుగు నూట పదకొండు యత్కృతే బ్రహ్మహత్యాది పాతకాని శ్రుతానితే భోగభోక్తాతియో దేహ సదే హ్యవత్ర పతిష్యతి పుణ్యపాపే సమాయతో జీవేన సుఖదుఃఖయోః కారణే దేహయోగాది నాత్మనః కురుతోని సంయావద్దే హ్యస్మి కర్తాస్మిత్యాత్మాహం కురుతే వశః అధ్యాసాత్తాప దేవస్య జన్మనాశాది సంభవః తస్మాత్వం త్యజదేహాదావభిమానం మహామతే ఆత్మా తినిర్మల్ శుద్ధో విజ్ఞానాత్మా చలో రెండు వయేహ స్వాజ్ఞానవశతో బంధం ప్రతిపద్య విముహ్యతి తస్మాత్వం శుద్ధభావేన జ్ఞాత్వాత్మానం సదాస్మర విరతిం భజ సర్వత్ర పుత్రదార గృహాదిషు నికేష్వపి భోగస్య చ్వ సూకర తనావపి దేహులబ్ధ్వా వివేకాఢ్యం ద్విజత్వం చ విశేషతః తత్రాపి భారతే వర్షే కర్మభూమౌ సుదుర్లభం కో వివానాత్మసాత్కృత్యా దేహం భోగానుగో భవేత్ అతస్త్వం బ్రాహ్మణౌ భూత్వా పౌలస్త్యతనయశ్చ సన్ అజ్ఞానివ సదా భోగాననుధావసి కిం ముధ ఇతః పరం వా త్యక్త్వాత్వం సర్వసంగం సమాశ్రయ రామమేప పరాత్మానం భక్తిభావేన సర్వదా సీతాం సమర్ప్య రామాయ తత్పాదానో చరోభవ విముక్త సర్వపాపేభ్యో విష్ణులోకం ప్రయాస్యసి నోచేద్ గమిష్య సేధోధః పునరావృత్తి వర్జితః అంగీకురుష్వ మద్వాక్యం హితమేవ దదామితే సత్సంగతిం కురు భజస్వ హరిం శరణ్యం శ్రీరాఘవం మరకతోపల కాంతి కాంతం సీతాసమేత మనిసం ధృతచాపబాణం సుగ్రీవ లక్ష్మణ విభీషణ సేవితాంఘ్రం 56 112 శ్లో 40-56 వరకు తాత్పర్యము రాముడు మానవుడు కాడు సాక్షాత్ ఆదినారాయణుడు సీత భగత్స్వరూపిణి ఎగు చిచ్చక్తి వారిరువురి వల్లనే స్థావరజంగమ జగత్తు పుట్టినది అందువల్ల రాజా సీతారాములు తల్లిదండ్రులు వారికి శత్రుడైన వాడెట్లు జీవించును తెలియని వాడగు నీచే జగన్మాత అయిన సీత తేబడినది రాజా క్షణమున నశించినట్టి సంసారమునందు క్షణభంగురమును పంచభూతాత్మకమును 24 తత్వములే స్వరూపముగా గలదియు మలమాంస అస్థి మొదలగువాని దుర్గుతముచే నిండినదియు అహంకారమునకు చోటయనదియు జడస్వరూపమగు దేహమునందు దేహము కన్న భిన్నుడవగు నీకభిమానమేల దేనికోసమై నీచే బ్రహ్మహత్యాది పాతకములు చేయబడినవో ఏది భోగముల భుజించునో ఆ దేహమిచ్చటనే నశించును సుఖదుహకముల నిచ్చునట్టి పుణ్యపాపములు మాత్రమే జీవునితో కూడా వచ్చుచున్నవి ఆ పుణ్యపాపములే జీవునకు దేహమును మరల కలిగించి సుఖదుహకముల నిచ్చుచుండును భ్రాంతి వలన జీవునకు దేహమందు నేను అను అభిమానం కర్తృత్వబుద్ధి కలిగినంతవరకే జనన మరణములు కలుగుచుండును అది వదలిన తర్వాత మోక్షము లభించును ఓ మహామతి అందుచే నీవు దేహాదిక మందలి అభిమానమును విడువుము ఆత్మాతి నిర్మలుడు శుద్ధుడు జ్ఞానస్వరూపుడు అచలుడు నాశరహితుడు అయినను అజ్ఞానము పల్లబంధమునంది మోహపడుచున్నాడు పుత్రుడు భార్య గృహము మున్నరు సమస్త విషయములందు వైరాగ్యమునందును భోగము అశుభ విషయములందును ప్రసరించును కుక్కలు పందులు సీని దేహమునందును భోగము కలరు వివేకము వొందుటకు యోగ్యమైన మనుష్యదేహమును పొంది అందునా కర్మభూమి అయిన భారత 1.13 వర్షమున బ్రాహ్మణత్వమును పొంది పులస్త్యపుత్రుడైన విశ్రవసుని కొడుకువైయుండియు అజ్ఞానివలె వ్యర్థముగా ఎల్లప్పుడును భోగముల వెంట తగిలియున్న వేళ ఇకమీదనేని నీవు సర్వసంగమముల విడిచి పరమాత్మయగు రామునే భక్తిభావముతో ఆశ్రయింపుము. రామునకు సీతనర్పించి ఆ రాముని సేవకుడవగుము. సమస్త పాపముల వల్ల విడువబడిన వాడవై విష్ణులోకమును పొందెదవు. ఆట్లు చేయవేని పునరావృత్తి చే మరీ మరీ అధోగతి పొందెందవు. నా మాట అంగీకరింపుము. నీకు హితమునే చెప్పుచున్నాను. నీవిక ఎల్లప్పుడు సత్పురుషుల సహవాసమే చేయుము. విష్ణువును రక్షకుడును మరకతమణి వంటి కాంతివలె సుందరుడును సీతాసమేతుడును ధనుర్బాణములు ధరించినవాడును. సుగ్రీవ లక్ష్మణ విభీషణులచే కొలువబడిన పాదములు గలవాడును. సర్వాతిశయుడగు రాముని ఎల్లప్పుడు భజింపుము. ఆ ఈ హితబోధ రావణునికి కోపము తెప్పించెను. వానిని పంపివేసెను. తర్వాత రావణుని తాతేగు మాల్యవంతుడు కూడా రాముడు సాక్షాత్ నారాయణుడనియు అతనిపై ద్వేషము వలదనియు అన్నియు చెడ్డ శకునములే కనపడుచున్నవనియు బోధించెను. అతనిని కూడా తిరస్కరించి పంపివేసెను. రావణుడు తనమేడపైనుండి వానర సైనికులను చూచుచూ ఇటు రాక్షసులను యుద్ధ సన్నద్ధుల చేయుచుండెను. రాముడు లక్ష్మణుని చేతేబడిన ధనస్సును ధరించి అర్ధచంద్రతుల్యమైన బాణమును సంధించి రావణుని కిరీటములను శ్వేతఛత్రములను ఛేదించి వైచెను. రావణుడు సిగ్గుతో తన భవనములోనికి వెళ్ళెను. అంతటా ఇరు సైన్యములకు భీకర యుద్ధమారంభమాయెను. హనుమంతుడు ఆంగదుడు కుముదుడు నీలుడు నలుడు శరఘుడు మైందుడు ద్వివిధుడు జాంబవంతుడు దధివక్త్రుడు కేసరి మున్నగు వానరయోధులు లంకాద్వారములపై దూకి పురమును ముట్టడించిరి. 114 వానరులు చెట్లతోనూ శిఖరములతోనూ రాక్షసులతో యుద్ధము చేసిరి. రాక్షసులు గుదియలు ఖడ్గములు శూలములతో వానరసేనను దునుమాడుచుండిరి. రాముని తేజస్సుతో వాసుకులకు బలము పెరుగసాగెను. యుద్ధమందు అతి కాయాది నాయకులు గల మహాసైన్యము నశించినవని రావణుడు దుహఖ పరితప్తుడై లంకానగరి రక్షణను ఇంద్రజిత్తున కప్పగించి తానే రామునితో యుద్ధము చేయుటకు పోయెను. విభీషణుని చూచి మయుడిచ్చిన శక్తిని ప్రయోగించెను. దానికెదురుగా లక్ష్మణుడు నిలిచెను. అది లక్ష్మణుని మూర్ఛితుని గావించెను. రావణుడు లక్ష్మణుని ఎత్తుకొనిపోవ ప్రయత్నించి వానిని కదలింపలేకపోయెను. అప్పుడు హనుమ రావణుని రొమ్ముపై ఒక పిడికిటి పోటు వేసెను. రావణుడు నెత్తురు కక్కుచూ రథముపై చతికిలబడెను. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని రామునితో యుద్ధమునకు దిగెను. రావణుని రథమును సారథిని ఆయుధములను అన్నింటినీ ఒక్కసారిగా రాముడు ఛేదించెను. రావణుడు బాధతో సిగ్గుతో లంకలోనికి పోయెను. లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేర్కొనుటకు ఔషధులను తేవల సన్నదిగా హనుమను కోరెను. ఆంజనేయుడు క్షీర సముద్రమునకు బోయెను. రావణుడికి గూఢచారులు ఈ వార్తను అందిచ్చిరి. హనుమకు సుఘ్నములు కల్పింపదలచి రావణుడు కాలనేమి ఇంటికి పోయి అతని సహాయమును కోరాడు.